మిమం పీబమధూమంతం సమోషుతం అస్మేరయం విధారయ విభో మదే సహస్రణం పురూవసో వివక్షసే త్వాం యజ్ఞేభిరుక్షైరుపహవ్యేభిరీమహే శచీపతే శచీనాం విభో మదే శ్రేష్టం మోధేహి వార్యం వివక్షసే బృహస్పతిర్వార్యామీరధ్య చోదితా ఇంద్రస్తోత్రేణామా విదా విభోమదే ద్విషోణ పార్యం హ్రాసో వివక్షసే ఇవం చక్రామాయా వినా సమీచీ నిరమంథతం విమదే నయదీర్ఘితానాసత్యా నిరమంథతం విశ్వే దేవాగ్రపంత సమీచ్యోన్విష్పతం త్యోహ నాసత్యావబ్రువం దేవా పునరావహతాదితి మధుమన్మే పరాయణం మధుమత్పునరాయణం తానో దేవా దేవతాయాశివం మధుమతస్కృతం భద్రన్నో అపివాతయమనో దక్షముదకృతం అథాదే సఖ్యే అంధసో విభో మధేరణం కాభోనయవసే వివక్షసే రజస్ ప్రశస్తారతే విశ్వేషు సోమధామాసు అధారామాయిమే మమ విభో మదే వితిష్టంతే వసూయభో వివక్షసే ఉత మృతామి సోమతే ప్రాహమ్మీనామి భాగ్యా అథాపి దేవసూనవే విభో మదే మృతానో అభిజిద్వధార వివక్షసే సమో ప్రయం సర్గాసోవతా క్రతం సోమజీవసే విభోమదే ధారయాచమసీవక్షసే తవచ్చే సోమశక్తిర్నికామాసోభ్యంగిరే వృక్ష ధీరాస్తపసో విభోమదే వ్రజం గోమంతమశ్వినం వివక్షసే పశుమ్న సోమరక్షసి పురుద్రావిష్ఠీతం జగత్ సమాగ్రేణోషి జీవసే విభో మధే విశ్వాసంభస్యన్భువనా వివక్షసే పున్న సోమ విశ్వతో గోపాలాభ్యో భవ శేషరాజన్నపసృథో విభో మధే మానో దుశ్శంసీషతా వివక్షసే పున్న సోమ శుక్రతుర్వజోధేయాయ జాగృహి క్షేత్రవిత్త రోమనోషో విభోమదే ద్రుహోన పాహ్యం హాసో వివక్షసే తున్నో వృత్రహంతమేంద్రస్యేందో శివసఖా యచ్చీంహవంతే సమితే విభోమదే యుధ్యమానా శోకసాతౌ వివక్షసే అయం ఘతతు రోమదయింద్రస్య వర్ధత ప్రియః అయం కక్షీవతో మహో విభోమదే మతిం విప్రస్య వర్ధయద్వివక్షసే అజం విప్రాయ దాసుషే వాజాంగియత్తి గోమతః అజం సప్తభ్యావరం విభోమదే ప్రాంధం శ్రోణం చ తారిషద్వివక్షసే ప్రహ్యచ్చామనీరాస్పార్హాయంతీ నిరుతాః సదస్రాని యుద్ధత పూషా విష్మాహీన యన్మహిత్వం వాతాప్యమయం జనా విప్రావం సద్భీతిభిష్టికేత సుష్టుతీనా సవేద సుష్టుతీనామిందుర్న పూషా వృషా అభిప్సుర పృషాయతి వ్రజం నారూషాయతి వయమస్మాకం దేవపూషన్ మతీనాం సాధనం విప్రాణాం చాధవం ప్రత్యర్థిర్యజ్ఞానామశ్వహజోరథానాం తిర్ణిసయో మనుర్హితో విప్రశ్యజావయత్సఖః ఆధీయమానాజాః పతిశ్రుతాజాశ్చ శుచస్య చ వాజో వాజో వీనామావాసాం శ్రీమన్వేజతి హినో వాజానాం పతిరిణః పుష్టీనాం సఖాః రస్మశ్రూహర్యతో దూధో ద్విర్ధాయో అరాభ్యః ఆదే రథస్య పూరన్న జాధురం వవృద్యుః విశ్వస్యాథిన సఖా సమోజానపచ్యుత అస్మాకమూర్జారథం పూరా విష్ణుమాహీన భువద్వాజానాం హృదయమిమం న శృణవద్భవం అధత్సు మే జరిత సాభివేగో యత్సంవతే యజమానాయ శిక్షం అనాదీర్దామహమస్మి ప్రహంతాధృథం మృగనాయం తమాభం శరీరం విధయే సన్నయాన్యజేవయోంతన్వాసూజానాన్ అమాదేతుంభ్రం ఋషభంభాని తీవ్రం సుతం పంచదశం నిషించం నాహం బ్రహ్మేదయి బ్రవీత్యదేవయోన్ సమరణే జఘన్వాన్ యజాక్య సమర నమృగావదాదిద్ధ మే వృషభా ప్రభ్రూవంతి యదజ్ఞాదేషు వృజనేష్వాసం విశ్వే సతో మఘవానో మహాసన్ జిగామివేక్షే మహాసం రమాభుమృతం క్షీణాం పర్వతే పాదగృహ్య నవా భూమాం వృజనే వాదయం తేన పర్వతా సోజతహం మనస్యే మమ శ్రాత్రిధృగన్నా భజాత జేవేద నృద్యోకిరణ సమేజాన్వత్ర శ్రుతపానింద్రాన్ బాహుక్షదశర వేపత్యమానాన్ ఘృషం భాయేని నిజుస్సఖాయమధ్యోన్వేషు పవయో వృత్యుః పూర్వక్షీర్వ్యోరాయోనర్షన్న పూర్వ అపర్వో నుదర్షత్ దేవస్తే పరితం నభూతోజో అస్య పారే రజసో వివేష రాభోజవం ప్రయూతా హర్యో అక్షంతా పశ్యం సహ గోపాశ్చరంతి కవాయర్యో అభిదస్సమాయంగిదాసుస్వపతిష్టందజాతే సంయద్వయం జపసాదో జనానామహం జపాద పూర్వజ్రే అంత అత్రాయుక్తోపసాదారమిచ్ఛాదతో అయుక్తం యునజద్వన్వాన్ అత్రేజో మేనం సదే సత్యముక్తం జివాచయచ్చతుష్పాత్సం సృజాని శ్రీభిర్యోత్ర వృషణం వృతన్యాదయుద్ధో అస్య విభజా నివేదాః యక్షాదూహితాగాత్వాసగస్తా విద్వా అభిమన్యాతే అంధా కథో మేనిం ప్రతితం మూజా తేజీం వహా తేజీం భావేయాీయోషా మర్యతో వధూయో పరిప్రీతాపన్యసావార్యేన భద్రావధూర్ధవజయత్సుకేశా స్వయం సా మిత్రం వానుతేజనేషిత్ పత్రో జగార ప్రత్యం చ మత్తిశీర్షాదిర ప్రతిదౌవరోధం ఆసీన భూర్ధ్వాముపదిక్షిణాదిన్యం వృత్తానామన్వేతి భూమిం గృహన్నఛాయో అపలాసో అర్వాతస్థౌ మాతావిషీతో అత్తిగర్భా అన్యస్యావత్సం రిహతీమీమాజయా భువాని దధే ధేనురుధాః సప్తవీరాసో అధరాదురాజన్నష్టోత్తరాత్తాత్సమజగ్నిహంతే నవ పశ్చాదాస్సి విమంత ఆయంత సత్రాక్సాను వితీరంత స్నాహ దశారామేకం కపిలం సమానం తం హిన్వంతి క్రవేపార్యాయ గర్భం మాతాసుధీరం వక్షణాస్వేనం తం తుషయంతి విభర్తి జీవానం మేషమపచంత వీరాణ్యోక్తా అక్షానో జీవాసన్ వాసనం బృహదీవత్సా అంత పవిత్రవంతా జనత పునంతా విక్రోశనాథో విశ్వం చాయన్పచాతి నేమో నహి పక్షదర్ధ అయం మే దేవస్ విదాదా హద్రన్ హైత్వనవత్సర్పిరన్న అపశ్యంగ్రామం వహమానమానాదచక్రయా స్వదయా వర్తమానం శిరత్తర్య ప్రయుగాజనానాం సద్యశిష్ణా ప్రవినానో నవీయాన్ ఏతౌ మేరావో ప్రమరస్య యుక్తౌ మోషు ప్రసేధీర్ముహురన్నమంధి ఆపశ్చిదస్య వినా సంజర్థం దూరస్తమర్కముపారోపభూవాన్ అయం యో వజ్ర పురుధా సూర్యస్య బృహద పురీషాత్ శ్రవజిదేనా పరో అన్యదస్తి తదవ్యధీజ రిమానస్తరంతి వృక్షే వృక్షే నియతామీమ చద్యోస్తోపయ ప్రపదాన్ పూరుషాదాః అథేదం విశ్వం భువనం భయాత ఇంద్రాయ సుంభదృషాయేత దిక్షత్ దేవానాం మానే ప్రథమా తిష్టన్ రందత్రాదేషాముపారాబుదాయన్ త్రయస్తపంధిర్థివీనానూపాద్వాగృహూకం వహద పురీషం సాదే జీవాదూరుతస్య విద్ధిమాస్మై తాదృగపగూహ సమర్యే ఆవిశ్వకృణుతే గూహాదే భుసంతపాదురస్య నిర్మిజో నముచ్యతే విశ్వోహ్యా అన్యో అరిరా జగామ మమేదహస్వసూరో నా జగామ యక్షీయాద్ధారాభుత సోమం ప్రదీయాత్ స్వాసిదః పునరస్తం జగాయాత్ సదోరోభద్రగభస్తిగ్మశృంగోపష్మంతస్థౌ వరీమన్నా పృథివ్యాః విశ్వేశ్వేనం వృజనేషు పామియో మే కుక్షీసోమః ప్రణాతి అద్రీనాదే మందిన ఇంద్రతూయాన్ శృణ్వంతి సోమాన్విరాసిత్వమేషా అదంతి వృషభాన్ అచ్చిరేషాం వృక్షేణ జన్మధవన్ భూయమానః ఇదం సుమే జరితరాజీగిద్ధి ప్రదీపం శాపం నద్యో వహంతి లోపాదసింహం ప్రత్యంజ మత్సా క్రోష్టావరాహం నిరతక్తకక్షాద్ కథాదేతదహమాచీకేతం వ్యుత్సపాకస్తపసో మనీషాం వందో విద్వాన్ ఋతుథా వివోచోయమర్థం తే మఘవన్ క్షేమ్యాధూః ఏవాహిమాం తపసం వర్ధయంతి దివశ్చిన్ మే బృహదగుత్తరాధూః వృధోసగత్రాయిషీతామిదాగమ సత్రం విభాజనీతా జాన ఏవాహిమా తపసం యజ్ఞరుగ్నం వర్మన్ కర్మన్ వృషణమింద్రదేవాః అధీం వ్రతం వజ్రేణ మందసానోపవ్రజం మహినా దాదృషేవం దేవాదాయన్ పరసోంగ్రవిభ్రన్మనా వృష్టంతో అభిభిద్భిరాయన్ శ్రద్వా అందసరతో భక్షణా సుయత్రాకృపీడమనుదద్దహంతి సహక్షరం ప్రత్యంజం జగారాద్యం లోకే నవ్యభేదమారాత్ బృహంతం త్రిదృహతేరందయా నివయద్వత్సో వృషభం సుశూమాన సువర్ణయుత్నకమాశీషాయావరుద్ధ పరిపదం న సింహ నిరుద్ధస్తిన్వయటస్కర్ష్యావాన్ భోజా తస్మా అయథం కర్షదేతద్భ్యో గోదా అయథం కర్షదేతద్యే బ్రహ్మణ ప్రతిపీయంత్యన్నైః హిమముక్ష్మారదృష్టాదంతి స్వయం బలాని సంవసృణానా ఏతే సమే విశ్వసమే అభూభంజే హిందిలే తన్వా అసోమ ఉక్తైః వివద్దన్నుప నోమా హివాజాంధి విశ్వభోజిషే నామ వీరః వరేణ వాయోజాయిషాకర్భాన్ సోమోభురణవజీగేదిందరుదినే సుభోదానృతమక్షపాతే అృత ప్రాపరస్ృతౌ శ్యామృతమస్త నృణా అనుత్రిశోకశతమావాహన్ కుత్సే నరధోజో అదత్సవాన్ అస్తే మద ఇంద్రరంజో భోద్దురోగిరో అభ్యో ఉగ్రో విధావ కర్మాహో అర్వాగుపరమామనీషాత్వాసక్యాముపమం రాధో అన్నైః ేంద్రయాదశేకన్నాగన్ మిత్రో నత్యూరుగాయ భృత్యాన్నేమేదూరో అర్థన్న పారం జే అస్య కామం జలిజాదీవద్మన్ గిరస్తే ద్విజాత పూర్వీర్నర ఇంద్ర ప్రతిశిక్షన్నైః ేంద్రపూర్వేర్జౌర్మజ్మనా పృథివీ కావ్యేన పరాయతే ఘతవంత సుతాదస్వాద్మన్భవంతు పీతజే మధూని ఆ మధో అస్మాభిజన్నమద్రమింద్రాయ పూర్ణం దహిషత్తరాధా సవాృధేపరి మన్నాపృథివ్యాక్రానర్య పౌంసైశ్చ జానలింద్ర ప్రదానాస్మోజాస్మైయంతే దక్షాయ పూర్వీ ఆస్మారసన్న ప్రదానాసుతిష్టయం భద్రజాసు మత్యాచోదజాసే ్రహ్మాణే గాదురే తపో అచ్చామనసో న ప్రయుక్తి మహేంద్రస్య వరుణస్య ధాతుం ప్రసజ్రజా శరీరధాతువృత్యం అధ్వర్యవో హరిష్మం దోహి భూతాచ్చావజీతో సతీరూ సంత అవజాష్టే అరుణస్సు వర్ణస్తమాశ్వమోర్మిమధ్యాసూహస్తా అధ్వర్యోపజీతా సముద్రమపాన్నపాదం హవిడాయ జధ్వం సవోదూర్మి మధ్యాదూతం తస్మై సోమం మధుమంతం సునోత జోహానిఘ్మోదీతాయ దత్స్వా అంతర్యం విప్రాసీరతే అధ్వరేషు అపాన్నపాన్మధూమతీరవోదాభిరింద్రో వృదే వీర్యాయ సోమోదే హర్షదే చ కళ్యాణీభిర్యుపతిభిర్నమర్యాధ్వర్యో అవో అచ్చాపలే హిరదాషాధీభిపునీకాత్ ేద్యూనే యువతయో నమంతయదీ ముసన్నో సీలేత్యచ్చ సంజానేమన సాధ్వర్యవోపస్తేవీ యోగోభ్యోగృణోదు లోకం యో మహ్యాభిషేనముంచత్ తస్మాయింద్రాయమధూనందమూర్మిందేమాదనం ప్రహీనోదనాపస్మైనోదమధూమందమూర్మింద్రభోజోవస్యంద్రభోమద్భవృత్సాహృతమేజమధ్వరేష్వోదేవీశృణుదాహం మే ంద్రవత్సరమింద్రపానామూర్మిం ప్రహేతయుభేయత్రి మరచ్యుతమౌదానం న భోజనాం పరిత్రదంతం వికరం తమత్సమం ఆరుర్వేదీరధనుద్విహారా గోషుజుభవనీయమం చరంతి ేర్భువానస్ పత్నీరపోస్వృతస్తోనీరం దేవయజ్జానోత బ్రహ్మ సమజేధనాతే విష్యద్వోధస్పృష్టివరేర్భూతనాస్మభ్యమాప ఆపోరేవీక్షయాదివస్వృతం చ భద్రం దీర్ఘతామృతం చాయస్తస్వత్నేశ్వరస్వతీ తద్ణతే వయోధాయమాజీర్ఘతం విభ్రాజీర్మూని అధర్యధర్మరాధాతం విధానా ఇంద్రాయోహంతృతం భరంతి ేమాధ్వర్యవసాయన సోమ్యాపా సంవిధానాసేనాభరిగేరంజరేందేవయంతీ అధ్వర్యవస్సుమతేంద్రాయమోజువసుమేవేస్తునైరవేజత్రుషాయో భవే మతరం తో విశ్వా ద్రవీణమ్యాసే ఉదస్క్రతు భ్రాతంబ్రేతశ్రేయాం సందక్షమృద్ధ్యాగ్రంథాస్తేన దస్మౌకాయంతువా అభ్యానశ్మూరం నవేదో అమృతా నామ భూమ నిత్యశ్చాకస్మా భూదేవస్థ పితాన భగో భాగోభీరస్మైదారుయ్యాక్షాయద్రక్షుమంతస్వరాజమాజన్ అృతిం జరిభిక్రమాణ సగ్మాసముపాయంతు అశేరాధానాభూర్యాభూనాగౌ అశ్రీరాధూరస్యోణౌ సమానాభరణే విభ్రమాణాంగుతరక్షాయోజ్యాృథివీమిక్షు అద్భుతూర్వీరుషో జనంత నైరావేనా పరో అన్యదస్తుక్షాద్రజనాభక్తి స్వదాభాగ్యేం హరిహరీ ఏలోక్షామధ్యే పృథ్వీవాతోవాది భూమ నిత్రోయత్ర వరుణో అజ్యమానోర్వ్యసృష్టశోకం హరీర్యసూత సద్యో అజ్యమానావ్యతీరవ్యతీస్వోపా పుత్రోయత్పూర్వమిత్రోష్టౌర్జారయత్రృచ్చాన్వృషద పుత్రమాహురుదశావోధనమాదత్తవాజీ కృష్ణాయనుసాధమిన్వతోధర్వృతనకీరస్మాపీతే ప్రతుమందాధియదానస్య దక్షిణీ భరేభిర్వరాం అవిరుప్రసీదత అస్మాకమింద్రభువయం జిలోటదియోధతి వీరయాచనాపార్థీవా నిరజాసా పురుష్ ేవహం తిమురద్వరాపతేవన్వరాధతాపుష్టరం పుత్రోయజ్జానం పిత్రోరీయతి జాయాపతి వహతి భద్రునా సుమత్పుంసయద్భద్రోవాహతు పరిష్కృత తదిత్సరస్రమభిారో నీరజగాభోరచ్చాసంపదన్నధేనవాహ మాతన్మందుర్జ్యోతస్య భూర్జాభివానస్య సప్తధాధురిజ్జనాః ప్రవోచ్చారిణే వరిష్పదమేకో రుద్రేభిర్వ్యాధి దుర్వణీః జరాబాయే స్మృతే సుధావనే పరీవభూమేభ్యసింజధామధు ీయమానమోనమత్స ప్రమే దేవానామృతూవాచ ఇంద్రో విద్వాహమగ్నే అనోషిష్టా అక్షేత్రేత్రేత్రిదానోషిష్టైభ్రమనుదానస్యోతృతి ఇంద్రత్యంజీనా అద్యేత ప్రాణీనమన్నిమాహాపీమృతోహయన్ మాతురూధా నమహే ధన్వసు సుమనా బభూవ ఏకాని భద్రాకారక్రియా మగురుశ్రవణ దదతో మగాని దానయిద్వో మఘవానస్వో అత్వయం దసోమా హృదయం విభర్మి భద్రం నా అపి వాదయమనాః హరిః విశ్వభూషణమంతరేణే దేవాదో అధమా రక్షం దుస్సాధురాగాదిఘోష ఆసీత్ సంమాదపంచభిదః సపత్నీర్గవర్ధవే అమాజన్నగ్నరాజసుర్వేర్నరే వీయతే మతిః మూరోణిస్రాజ్యదంది భాద్యస్తోతారేసరక్రతో సకృత్సమగవన్నిందర్ణయాధాభిదేవనోభవ రుస్రవణమావృజిరాజానం త్రాసరస్యవం మంగిష్టం వాగదావృషీః యస్య మా హరితోరథే విశ్వమహంజిరాభిరా స్తవై సహస్రదక్షిణే యస్య ప్రస్వాదసో గిరాముపమశ్రావదస్పితో క్షేత్రన్నరంగభూషే అధిపుత్రోపమశ్రవోరవాన్మిత్రాదిశేరిః విదృష్టే అస్మిమన్దికా శరీరీయామృతానామృత వామత్యానాం జీవేదిన్మఘవామవ న దేవానామతిర్వ్రతం సదాత్మా శన జీవతి తథాయుజావివావృతే రావే పామా బృహతో మాదయంతి ప్రవాదేవాదివీరేవర్వేదానాః సోమస్యేవమౌజపదస్య భక్షో విభీత గోజాగ్రీర్మ్య మచ్చాన్ నమామి మే తనజీవ ఏషా శివాసకృభ్య ఉదమహ్యమాసీత్ అక్షస్యామే గవరస్య హేతోరణవ్రతామపజాయామారోహం జేష్ఠి స్వశ్రూరపజాయారోణిననాధితోమిందతే మద్భితారం అశ్వస్యే భజరదోపస్యస్యాహం విందామి కృతవస్య భోగం అన్యేయాయాం పరివృతం యస్యాగ్రేధద్వేదనే భాజ్యాక్షః ఇదా మాతా భ్రాతరజే నమాభుర్నజామి వో నజాతా బద్ధమేతం యదాదీధ్యేన దవిడాణ్యేభిః పరాగద్యో వాహీజే క్వచిభ్యః ేమిేషామ్యకృతం దారిణీవ సభామేదివ పృచ్చమానో జేష్యామీతి సన్వా ఆసోదూజాన అక్షాదో అచ్చీరంధికామం ప్రతిశీర్ణే అక్షరాజిగణం గురినా నిగృత్వానస్తపనాస్తావయుష్ణవాహ కుమారదేష్ణాజగతపునర్గావద్వాసుమృత్రాస్తిదవస్య భర్గణా ప్రపంచాతక్వేల దివ్రాతజేషాం దేవజీవత విదా సత్యధర్మా ఉగ్రశేషిమన్యవేనామంతేరాజాజితేభ్యో నమయత్కృణోతి నీచావర్తం దుపరిస్ఫురం చస్తాసోహస్తవంతం దహంతే దివ్యాంగారాగిరిణేంగోక్తా శ్రీరాసం దోహృదయం నిర్దహంతి జాజాప్యతే కిదవస్యీనా మాతా పుత్రస్యర దక్వాశ్రి రావాభ్యర్థనమిచ్చమానోన్యే రామస్తముపనక్తమేతి శ్రియం దృష్టాయకిదవంతతాపాన్యే రామ్ జాజాం సుకృతం జయోనిం పూర్వాన్నే అశ్వాన్యే భద్రోసేరందే బృహలపాద యోగస్నానీర్మతో గణస్ రాజాస్ ప్రథమో బూవ తస్మై జృణో వినధనారుణ్నిదాం రాజేస్తం వదామి అక్షయీర్మాదీవ్యకృమిత్రేరస్వీరవస్వ బహుమన్యమాన తత్రిదవరత్రన్మే విచష్టే సమిరాయ వర్జ మిత్రం క్రీడధ్వం ఖలు బృహదా నోమానో ఘోరేణ చలతాభిధృష్ణో నిమోనమన్యుర్వీతామరాజిరణ్యోబ్రూణాం ప్రసీతౌన్వరస్సు అబుద్ధముద్రైంద్రవందో అగ్నయోజ్యోతిర్భనందోషధో జ్యోక్షిషు పృథివీతే తామభోజ్యాదేవానామహావృణీమహే దివస్పృథివ్యోరవృణీమహే మాతృన్వర్వదాచర్యనావత అనాగాస్వం సూర్యముజామీమహే భద్రం సోమస్సు బాణో అద్యాగృణో జానో అద్య పృథివీ అనాగతో మహీత్రాయ మాతరా ఉషా ఉచ్చందాధతమం సస్యా అగ్నిం సమిధానమీమహే ఇయ్రాతమూ దేవ్యం రేవత్సమిభ్యో రేవతీభ్యుచ్చతు ఆలే మన్యం దుర్భిదత్తస్ ధీమహి స్వస్యా అగ్నిం సమిధానమీమహే ప్రయాశిశ్రేసూర్యస్ రశ్మిభ్యో నిర్భరం ృఢోష్ిషు భద్రానో అద్యేభ్యుచ్చత స్వస్యా అగ్నిం సమిధానమీమహే అననీవాదరంతునవులగ్నయోగతాం జ్యోతిరా బృహతి ఆయుక్రాదామశ్వినాశోతుంబసం స్వస్యా అగ్నిం సమిధానమీమహే శ్రేష్టం నో అద్యతర్వరేణ్యం భాగమాదో రసహిరక్రధాది రాజోజయిత్రీంద్రిరణముపబ్రువే స్వస్యా అగ్నిం సమిధానమీమహే పివర్తమాతదృగస్య ప్రవాచనం దేవానాం జన్మనుష్యా అమన్మహి అగ్నిం సమిధానమీమహే అద్యేతో అద్య వైహిరస్తీమణిగ్రామ్ యోగే మన్మానస్వాధీమహే ఆదిత్యానాం సర్వ నిష్టాభూరణ్యసి స్వస్యా అగ్నిం సమిధానమీమహే ఆనో బరిహిస్తమానే బృహద్ది దేవాదయా సప్తహోత్రీర్ ఇంద్రం మిత్రం వరుణం సాతయే భరం స్వస్యా అగ్నిం సమిధానమీమహే తాదిత్యాగతాదయే బృహేణో యజ్ఞమవదాతజోషసః బృహస్పతి పూర్ణమశ్వినాభగం స్వస్యా అగ్నిం సమిధానమీమహే తన్నో దేవాయచ్చదతు ప్రవాదనం శబ్దిరాదిత్యా సుభరం ప్రపాయ్యం అశ్వే లోకాయ జీవతే స్వస్యా అగ్నిం సమిధానమీమహే ఇశిషే అద్య మరుతో విశ్వభూతి విశ్వే భవన్ సమిద్ధా విశ్వే నో దేవాగమంతు విశ్వమస్త్రవీణం వాదో అస్మే ేవాసోపసమాజసాధ్యేయృాం యోగోదీశేన వయస్వేదేశమిత్రోజమా ఇంద్రం భువే మరుద పర్వతా పృథివీ అపస్వాహన పృథివీ ప్రచేదీరక్షమంభాధోరిమాదుర్విరత్రేతమీషదేవామో అద్యాణీమహే స్వాతమిత్రోణశ్చేవతీరగం నాసీమహితేవామో అద్యాణీమహేదన్న పరక్షాంశ్వాప్యం నిర్వేదం విశ్వామత్రిణం ఆదిత్యం ధర్మ మరుతామసీమహిదేవామో అద్యాణీమహేంద్రోహరిగస్ందామిస్పతి సామభిర్వృక్వచ్చు సుప్రగేతం జీవసేమన్న ధీమహిదేవామో అద్యాణీమహే ృతం యజ్ఞమస్మాగమస్మిరాధీరాధ్వరం గృహతం సుమ్నవిష్టీరాశ్రిమాగోతం ఘతే నద్దేవామో అద్యాణీమహే ఉపక్వే సుభవమాలోకం గణం పాపకమృష్టం సఖ్యాయ సంభువం రాజస్ఫోరం సంవత్సరాయ ధీమహిదేవామో అద్యాణీమహే అపాంపేరం జీవధన్యం భరామహే దేవాం సుభవామధ్వరశ్రియం సురస్మిన్ సోమామింద్రియం ధీమహిదేవామో అద్యాణీమహే సదే మదత్సో సనితా సనిత్వాభిర్వయం జీవా జీవపుత్రానాగస బ్రహ్మద్విగో విశ్వగేనో భరేరదేవామో అద్యాణీమహే యే స్థామనో యజ్ఞాస్తేణో జనయద్వో దేవాదీమహేత చైత్రం కృతం రహిమద్వీరవద్యేవామో అద్యాణీమహే మహదద్యమహతామాణీమహేవో దేవానాం బృహతామర్మణాపతో వీరజాతం నమహైతద్దేవామో అద్యాణీమహే మహో అగ్నేశ్చారశ్చరమన్యాగామిత్రేవరుణే స్వస్తలే శ్రేష్ఠే శ్యామదవిదస్వీమణిదేవామో అద్యాణీమహే ఏదవిదత్యవచ్చ విశ్వే మిత్రేవరుణస్య దేవా ీరవద్రవీరం చిత్రమస్మే సవిదా పశ్చాత్సవిదా పురస్తాత్సవిదోత్తరాత్సవిదాభరాత్సవిదానసువర్వరాజిం సవిదానో రాజతీర్ఘమాయో మిత్రశ్చరుణశ్చక్షాదే మహోదేవాయతృతం సపర్యత దూరేజకేతవే దివస్పుత్రాయూయాయతం సత సామాగ్ని పరిపాదు విశ్వతోద్యామాజయత్ర సదనన్నహారిక విశ్వమన్యన్ నివేదతేజతేజతి విశ్వాహో విశ్వాహోదే సూర్యాదేవ ప్రతిభో నివాసతేజతేజతేపదీరసర్యసి రాజీరమన్యతను వర్తతేరూరన్యే జ్యోతిరాజాది సూర్య ఏ సూర్ జ్యోతిరాపాదేతమోజగచ్చ విశ్వాముదిర్భాస్మద్విశ్వామణి రావణాహుతిమపామీ రామపదుష్ప్యం ప్రేరిరోరక్షిమ్రతమహేరయ్రస్వదానుద్రవామహేతన్నో దేవానుమంశీరక్రగం అనన్నోద్యా పృథివీరం నాభైంద్రశృణ్వంతు మరుదోహవం వచాః మారుమే భూమలోకస్య సంతృతి భద్రం జీవంతో జరామీమహి విశ్వాత్మాదుమరాదస్సురక్షరామంతో అనమీవాహనాగత ఉద్యంతం పావిత్రమహో దివేది వేద్యో జీవా ప్రతిపశ్యేమ సూర్య అయ్యోదర్భిభ్రాంద్రావిచక్షణభాస్వంతృదేచక్రుభేమయాహరస్వరీ భయం జీవా ప్రదీపస్యేమ సూర్య దేవి స్వాభువానాని కేతునా ప్రజేర దేవి చాభిసందే అస్తుభిః అనాగాస్వేన హరికేత సూర్యాన్నాన్నాోమస్యోదీ షన్నోరవచక్షరదాసం నో అన్నాసం భానునాసం హిమాసం ఘణేన ధ్వంసమతద్దురోణే తత్సూర్యద్రవీరం దేవి చిత్రం అస్మాకం దేవా ఉభయాయ జన్మానే ధర్మాయచ్చతద్దివదే చతుష్పదే అవరతిమానమాదీతం తదస్మై సంయోరపోదధాన యద్వో దేవాశ్రమయా గురువరదో భా ప్రయూతిదేవేనానం వాయో అభిరుచ్చుదేవసోన అస్మిన్నయింద్రచ్చుదోయస్వతిక్రందాభిప్రావధాతలేషు కాదిషుష్మత్పదంజవోషాక్యే ేవ్యోర్నేగోర్ణసంభయమింద్రశ్రవాయ్యం శ్యామేతయక్రమేరియోజాభయముష్మసి యో నోదార్యో మా పురుష్ుదాయుధేజికే సతి అస్మాభిష్టేష్ట్రవస్తాన్వాజామదంగ్రమేభ్యోజస్తూరిభ్యో అధీయే వై భోవింద్రాజే సంవీఖాదే తస్మీ భద్రశ్రురం నర భగవాంద్రమింద్రమవాసే కరామహే స్వృజం విత్వా మహమిం ృత్సాగ్రిమత్వాన్ముష్కయోర్బద్ధాసతేష్మా సమాదస్తమోవాభిరం భయం పితం నమాభవామహే సోదయతం సోందాస్తిందం ధియముత్పురం ధీలీలయతం దృష్మతి యశతం భాగం క్రేషతం నాశ్వినాథో మన్నకారం అఘవత్సులస్కృతం అమాజగస్తిభవతో శివం భగవో నాథోస్తి నారాపమస్య చిత్ అనందస్యాదిన్నాదస్యాజిద్యువామిలాహుర్జుగజాహుర్జస్యాజిద్యువాంగవానం సమయం యథారథం పునర్యువానం జరదాయక్షిష్టౌగ్రమోహరులభ్యస్వలి విశ్వేత్తాభాంగవానేషు ప్రవాచ్యా పురాణాం దీర్ఘా ప్రభ్రవాజనే భాసదర్భిరయామయో భువా తాభ్యాపవాసేకరామహేయం నా సత్యాస్త్రధర్యథా దధాతి. ఓ